నాగదురుగా ఎవడు రాడు. ఓం ఫటఫటాయ స్వాహ. రాబే రాబే భూభూతకి, దిగవే దిగవే యమఘాతకి. రాబే రాబే భూభూతకి, దిగవే దిగవే యమఘాతకి. చిక్కినావే నా చేతికే, పంపుతానే బల్లకాటికి. రావే రావే భూభూతకే, దిగవే దిగవే యమఘాతకే. కర్రలు కటకట, హర్రలు కటకట, కటకట కటాయ స్వాహా.